పక్షులు ఎలా ఎగురుతాయి. పుస్తకం 28వ భాగం. కదిలే ధ్వనికి అడ్డంకులు వస్తే కాంతిలాగే అది కూడా దిశ మారి కదులుతుంది. ఇంట్లో రకరకాల వస్తువులు ఉంటాయి, అవి ధ్వనిని కూడా పీల్చుకుంటాయి. ఇక్కడ మనకు తెలిసిన సంగతులు ఇవి. బాతు ప్రతిధ్వని. అర్థం కాని ప్రతి విషయం గురించి మన వాళ్ళు అద్భుతంగా చెప్పుకోవడం తెలిసిందే. అర్థం లేని నమ్మకాలకు దేశాలతో సంబంధం లేదు. పడమటి దేశాలలో ఒకప్పుడు బాతు చేసే చప్పుడుకు ప్రతిధ్వని ఉండదని నమ్మకం ఉండేదట. ఇంగ్లాండ్లో ఒక పరిశోధకుడు ఈ విషయం గురించి పనిగట్టుకుని ప్రయోగాలు చేసి చూశాడు. బాతు చప్పుడు కూడా మిగతా అన్ని చప్పుడులాగానే ప్రతిధ్వనిని పుట్టిస్తుందని తేల్చి చెప్పాడు. ఈ విషయంగా లేనిపోని నమ్మకాలు కలగటానికి కారణాలను కూడా వివరించాడు. బాతు చేసే చప్పుడు మరీ గట్టిది కాకపోవటం మొదటి కారణం. ఆ కోతకు ప్రతిధ్వని పుట్టినా వినిపించేటంతా ఉండదు. బాతులు ప్రయత్నించి ప్రతిధ్వని పుట్టే వాతావరణంలోకి వెళ్ళి అరవవు. ఇది రెండవ కారణం. ఒక ధ్వని నెమ్మదిగా మొదలయ్యి స్థాయి పెరిగి మళ్ళీ తరుగుతూ ఉంటే దాని ప్రతిధ్వని స్ఫుటంగా తెలియదు. ఇది మూడవ కారణం. బాతు చప్పుడు ఈ రకంగా ఉంటుంది. దూసుకుపోయే రైలు ఇంజిన్ కోత మారుతూ వినబడుతుంది. ఎందుకు? రైల్ ట్రాక్ పక్కన ఉండేవారికి ఈ విషయం అనుభవంలో ఉంటుంది. Formula 1 లాంటి కార్ రేసులను చూసిన వారికి, కనీసం టీవీలో చూసిన వారికి కూడా ఈ రకం మార్పు వినిపించి ఉంటుంది. రైలు లేదా కారు దూరం నుంచి వస్తూ ఉంటుంది. రెండిటిలో నుంచి పెద్ద స్థాయిలో మోత లేదా కోత వినబడుతుంది. అవి మన ముందు నుంచి వెళుతూ ఉంటే మోత ఒక్కసారిగా పెరిగి మళ్ళీ పడిపోతుంది. ఒకే రకమైన ధ్వని ఈ రకంగా మారుతూ వినిపించడం వెనుక ఆసక్తికరమైన ఫిజిక్స్ విషయాలు ఉన్నాయి. వింటున్న లేదా గమనిస్తున్న వారికి అలద పుడుతున్న చోటుకు మధ్యన దూరం మారుతూ ఉంటే తేడా తెలుస్తుంది. ఈ విషయాన్ని గురించి క్రిస్టఫర్ డాప్లర్ అనే ఆస్ట్రియన్ పరిశోధకుడు తన ప్రయోగాల సాయంతో వివరించాడు. అందుకనే ఈ సంగతిని చెబుతున్న సందర్భాలలో దీనిని డాప్లర్ ప్రభావం అనే పేరుతో వివరిస్తూ ఉంటారు. చప్పుడుకు కారణమైన రైల్ ఇంజిన్ లేదా రేస్ కారు కదులుతూ ఉంటుంది. చూస్తూ వింటూ ఉన్నవారు మాత్రం ఒకే చోట ఉంటారు. పోలీసు కారు కోత కూడా ఇలాగే వినబడుతుంది. చివరకు చెవి చుట్టూ వృత చేసే దోమ చప్పుడు కూడా ఈ రకంగా వినబడుతుంది. ధ్వని తరంగాలు గాలిలో ఒత్తిడి కలిగిస్తూ అలలుగా సాగుతాయని తెలుసు. రైలు కోత, కారు మోత లేదా దోమ చేసే చప్పుడు మారదు. కానీ ధ్వని పుడుతున్న చోటికి వింటున్న వారి చెవికి మధ్యన దూరం మాత్రం మారుతుంది. గాలిలో పుట్టిన ఒత్తిడి చెవికి చేరి ధ్వని గురించి మెదడుకు సమాచారం అందుతుంది. అలల నిడివి తక్కువైతే వాటి తరచుదనం అంటే వచ్చే సంఖ్య ఎక్కువవుతుందని మనకు తెలుసు. నీటిలో కూడా మరీ పెద్ద అలలు, రెండింటి మధ్యన కాలం తేడా ఎక్కువగా ఉంటుంది. చిన్న అలలు మాత్రం వెంట వెంటనే వచ్చేస్తాయి. ధ్వని తరంగాలు కూడా ఇదే పద్ధతిలో వస్తాయి. దీనినే ఫ్రీక్వెన్సీ లేదా పౌనఃపున్యం అంటారు.